మాటై నది నీ పిలుపే మత్తై నది ఊపే ఘాటై నది నీ పిలుపే మత్తై నది కన్నె వయసే కదిలింది నిన్ను గతగా కోరింది పార్కు ఉన్నది పిల్ల ఉన్నది పాడమన్నది నిన్నే చేరుకున్నది ఊపే కలితావులే నా సొంతం అయ్యావులే చూపే కలితాబుల్లే నా సొంతం అయ్యావులే కన్నె వయసే కలిసింది నేను మనసే కోరింది పాపం ఉన్నది పిల్ల ఉన్నది పాడమన్నది నన్ను చేరుకున్నది చూపే కలితాబుల్లే నా సొంతం అయ్యావులే మంచి మాట మంచి మాట పలికావే పూల గల్లే పురిచావే నేనే ఊరే నిన్నే లాగే ఆచలనే పెంచన్నా చూపే కలితావులే నా సొంతం అయ్యావులే కన్నె వయసే కలిసింది నేనే మనసే కోరింది పార్కు ఉన్నది పిల్ల ఉన్నది పాడమన్నది నిన్నే చేరుకున్నది చూపే ఘాటైనది నీ పిలుపే మత్తైనది కలిసేటప్పుడు గుండెల్లో నిండన్నా చూపే ఘాటైనది కట్టకన్న కర్రంతో పిలుపే మత్తైనది కన్నె వయసే కదిలింది నిన్ను గతగా కోరింది పాపం ఉన్నది పిల్ల ఉన్నది పాడమన్నది నిన్ను చేరుకున్నది చూపే కలితాపులే నా సొంతం అయ్యావులే కన్నె వయసే కలిసింది నేను మనసే కోరింది పాపం ఉన్నది పిల్ల ఉన్నది పాడమన్నది నన్నే చేరుకున్నది.